అత తృతీయాష్ట తృతీయ ప్రశ్న ప్రారంభ. ఓం ప్రత్యుష్టగం రక్ష ప్రత్యుష్టా అరాతజగిత్యాః రక్షసామపహత్యై అగ్నేర్వస్తేజిష్ఠేన తేజసానిష్టపామేత్యాహమేధ్యత్వాయ శ్రుచస్సమ్మాష్టి శ్రువమగ్రే ఉమాగం సమేవాభ్యస్తగ్దిశ్యతి మిథునత్వాయ అథ జుహూం అథోపహృతం అథ ధ్రువాం అసౌ వై జుహోః అంతరిక్షముపభృత్ పృథివీర్ధ్రువా ఇమే వై లోకాశ్రుచః వృష్టిః సమ్మార్జనాని వృష్టిర్వా ఇమాన్ లోకానను పూర్వం కల్పయతి తే తతః క్లుప్తా సమేధంతే స్మా ఇమే లోకాః ప్రజయా పశుభిః యదేవం వేద యది కామయేత వర్షుకః పర్జన్యః స్యాదితి అగ్రతః సంవ్రజ్యాత్ వృష్టిమేవ నయచ్చతి అవాచీనాగ్రాహి వృష్టిః యది కామయేతావర్షుకః స్యాదితి మూలతః సంవ్రజ్యాత్ వృష్టిమేవోద్యచ్చతి తదువా ఆహుః అగ్రత ఏవోపరిష్టాత్ సంవ్రజ్యాత్ మూలతోధస్తాత్ తదను పూర్వం కల్పతే వర్షుకో భవతీతి ప్రాచీమభ్యాకారం అగ్రైరంతరతః ఏవమివ హ్యన్న మధ్యతే అథో అగ్రాద్వా ఓషధీనామూర్జం ప్రజా ఉపజీవంతి ఊర్జలేవాన్నాద్యస్యావరుద్ధ్యై అధస్తాత్ ప్రతీచీ దండముత్తమతః మూలేన మూలం ప్రతిష్ఠిత్యై తస్మాదరత్నౌ ప్రాంచి పరిష్టాల్లోమాని ప్రత్యంచధస్తాత్ శుభ్యేషా ప్రాణో వై శ్రువః జుహోర్దక్షిణో హస్తః ఉపభృత్సవ్యః ఆత్మా ధ్రువా అన్నగం సమ్మార్జనాని ఘతో వై ప్రాణోపానో భూత్వా ఆత్మానమన్నం ప్రవిశ్య బాహ్యతస్తనుపగం శుభయతి తస్మాత్ శ్రువమేవాగ్రే సమ్మాష్టి ముఖతో హి ప్రాణోపానో భూత్వా ఆత్మానమన్నమావిశతి తౌ ప్రాణాపానౌ అవ్యర్థుకః ప్రాణాపానాభ్యాం భవతి య ఏవం వేద దివశిల్పమవతతం పృథివ్యాః కకుభిశ్రుతం తేన వయగం సహస్రవలిశేన సపత్నం నాశయామసి స్వాహేతుమార్జనాన్యగ్నౌ ప్రహరతి ఆశో వైదర్భాః రూపమే వైషామే తన్మహిమానం వ్యాచష్టే అనుష్టుభర్చ ఆనుష్టుభః ప్రజాపతిః ప్రజాపత్యో వేదః వేదస్యాగ్రగ్రసృక్సమ్మార్జనాని స్వేనైవైనాని ఛందసా స్వయా దేవతయా సమర్థయతి అథో ఋగ్వావయోషా గర్భో వృషా తన్మిథునం మిథునమేవాస్య తద్యజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజయా పశుభిర్గజమానః తాన్యేకే వృథైవాపాస్యంతి తత్తథా న కార్యం ఆరబ్ధస్య యజ్ఞేయస్య కర్మణః సవిదోహః యద్యేనాని పశవోభితిష్ఠేయుః న తత్పశుభ్యః కం అధర్మార్జయిత్వోత్కరేణ్యస్యేత్ యద్వైయజ్ఞేయస్య కర్మణోన్యప్రాహుతేభ్యః సంతిష్ఠతే ఉత్కరో వావతస్య ప్రతిష్ఠా ఏతాగుంహితస్మై ప్రతిష్టాం దేవాః సమభరన్ యదధ్యర్మార్జయతి తేన శాంతం యదుత్కరేణ్యస్యతి ప్రతిష్టామేవైనాని తద్గమయతి ప్రతిష్ఠతి ప్రజయా పశుభిర్యజమానః అథో స్తంభస్య వా ఏతద్రూపం యత్సృక్సమ్మార్జనాని స్తంభశో వా ఓషధయః తాసాంజలత్కక్షే పశవో నరమంతే అప్రియో హ్యేషాంజలత్కక్షః యావదప్రియో హవైజలత్కక్షః పశూనాం తావదప్రియః పశూనాం భవతి యస్యైతాన్యన్యత్రాగ్నేర్దధతి నవదావ్యాసు వా ఓషధీషు పశవో రమంతే నవదావో హ్యేషాం ప్రియః యావత్ ప్రియో హవై నవదావః పశూనాం తావత్య పశూనాభవతి యైతాన్యగ్నౌ ప్రహరంతి తస్మాదేతాన్యగ్నాదేవ ప్రహరేత్ యతరస్మిన్ సంవృజ్యాత్ పశూనాం ధృత్యే యో భూతానామధిపతిః రుద్రస్తంతి చరో వృషా పశూనస్మాకం మాహిగుంసీ ఏతదస్తు హుతంతమస్వాహేత్యగ్ని సమ్మార్జనాన్యగ్నౌ ప్రహరతి ఏషా వా ఏతేషాం యోనిః ఏషా ప్రతిష్టా స్వామేవేనాని యోనిం స్వాం ప్రతిష్టాంగమయతి ప్రతిష్టతి ప్రజజా పశుభిర్యజమానః అయజ్ఞో వా ఏషః యో పత్నేకః న ప్రజాః ప్రజాజేరన్ పత్న్యన్ వాస్తే యజ్ఞమేవాక ప్రజానాం ప్రజననాయ ఉత్తిష్ఠంతే సన్నహ్యేత ప్రజాం జ్ఞాతిగుం రుంధ్యాత్ ఆసీదా సన్నహ్యతే ఆసీనాహ్యేషా వీర్యం కరోతి యత్పశ్చాత్ప్రాచ్యం వాసీత అనజా సమదందధీత దేవానాం పత్నిజా సమదందధీత దేశాద్దక్షిణత ఉదీచ్యన్ వాస్తే ఆత్మనో గోపీఠాయ ఆశాసానాసౌ మనసమిత్యాహ మేధ్యామేవేనాం దేవవేం కృత్వా ఆశిషా సమర్థయతి అగ్నేరణం వ్రతా భూత్వా సన్నహ్యే సుకృతా యకమిత్యాహ ఏతద్వై పత్నియై వ్రతోపనయనం తేనైవేనాం వ్రతముపనయతి తస్మాదాహుః యశ్చైవం వేదయశ్చన యోక్త్రమేవ యుతే యమన్వాస్తే తస్యాముష్మిన్ లోకే భవతీతి యోక్త్రేణ యద్యోక్త్రం సయోగః యదాస్తే సక్షేమః యోగక్షేమస్య కృత్యై యుక్తం క్రియాత ఆశీః కామే యుజ్యాత ఇతి ఆశిషః సమృద్ధ్యై గ్రంథిం గ్రథ్నాతి ఆశిష ఏవాస్యాం పరిగృహ్ణాతి పుమాన్ వై గ్రంథిః స్త్రీపత్నీ తన్మిథునం మిథునమేవాస్య తద్యజ్ఞే కరోతి ప్రజననాయ ప్రజాయతే ప్రజజా పశుభిర్యజమానః అథో అర్థో వా ఏష ఆత్మనః యత్పత్నీ యజ్ఞస్య ధృత్యా అశిథిలం భావాయ సుప్రజసస్వాజగం సుపత్నేరుపసేధిమేత్యాహ యజ్ఞమేవ తన్మిథునే కరోతి ఊనేతిరిక్తం ధేజాతా ఇతి ప్రజాత్యై మహీనాం వయోస్యోషధీనాగుం రసయిత్యాహ రూపమేవాస్యైతన్మహిమానం జాచష్టే తస్య రే క్షీయమానస్య నిర్వపామి దేవనిద్యాజా ఇత్యాహ ఆశిషమేవైరామాశాస్తే ఘృతం చ వే మధుత ప్రజాపతిరాసీత్ యతో మధ్వాసీత్ తతః ప్రజా అసృజత తస్మాన్మధుషి ప్రజననమివాస్తి తస్మాన్మధుషా న ప్రచరంతి యాతజామహి ఆజ్యేన ప్రచరంతి యజ్ఞో వా ఆజ్యం యజ్ఞేనైవ యజ్ఞం ప్రచరంత్యజాతజామత్వాజ పత్న్యవేక్షతే మిథునత్వాజ ప్రజాత్యై యద్వై పత్నీ యజ్ఞస్య కరోతి మిథునం తత్ అథో పత్నియా ఏవైష యజ్ఞస్యాన్వారంభో నవచ్ఛిక్యై మేధ్యం వా ఏతత్కరోతి యత్పత్న్యవేక్షతే గార్హవత్యేధిశ్రయతి మేధ్యత్వాజ ఆహవనీయమభ్యుద్రవతి యజ్ఞస్య సంతత్యై తేజోసి తేజోను ప్రేహీత్యాహ తేజో వాగ్నిః తేజ ఆజ్యం తేజసైవ తేజస్ సమర్థయతి అగ్నిస్తే తేజో మావినేదిత్యాహాహి గుంసాయై స్థ్యస్య వర్త్మన్ సాధయతి యజ్ఞస్య సంతత్యై అగ్నేర్జిహ్వాసి శుభోర్దేవానామిత్యాహ యథా యజురేవైతత్ ధామ్రే ధామ్రే దేవేభ్యో యజుషే యజుషే భవేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే తద్వా అతః పవిత్రాభ్యామేవోత్పునాతి యజమానో వా ఆజ్యం ప్రాణాపానౌ పవిత్రే యజమానదేవ ప్రాణాపానౌ దధాతి పునరాహారమివహి ప్రాణాపానౌ సంచరత శుక్రమసి జ్యోతిరచితే జ్యోతిత్యాహ రూపమేవాస్యైతన్మహిమానం వ్యాచష్టే త్రయజుషా త్రయయమే లోకాః ఏషాం లోకా నామాప్యే త్రిభ్యవృద్ధియజ్ఞః అథో మేధ్యత్వాయ అథాధ్యపతేభ్యామపః రూపమేవాసామేతద్వర్ణం దధాతి అపి వా ఉదాహుః యథా హవైజోషా సువర్ణగం హిరణ్యం పేషణం బిభ్రతి రూపాణ్యాస్తేతర్హీతి ఆపో వై సర్వా దేవతా హి విశ్వేషాన్ దేవానాంతనో యదాజ్యం తత్రోభయోర్మీమాగుంసా జామి సద్యజుషాజ్యం యజుషా పవుత్పునీయాత్ ఛందసాప ఉత్పునాజామియ అథో మిథునత్వాయ సావిత్రియర్చా సవితృప్రసూతం మే కర్మ సవితి సవితృప్రసూతమేవాస్య కర్మ భవతి పచ్చోగాయత్రియా కృష్ణవృద్ధత్వాయ అద్యేవోషధీ సన్నయతి ఓషధీభిః పశూన్ పశుభిర్యజమానం శుక్రంతా శుక్రాజాం జ్యోతిస్వా జ్యోతిష్యర్చిస్వార్చిషేత్యాహ సర్వత్వాయ పర్యాప్త్యా అనంతరాయాయ దేహాసురాస్యం యత్తా ఆసన్ స ఏతమింద్ర ఆజ్యస్యావకాశమపశ్యత్ తేనావేక్షత తతో దేవా అభవన్ పరాసురాః యజేవం విద్వానాజ్యమవేక్షతే భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి బ్రహ్మవాదినో వదంతి యదాజ్యేనాన్యాని హవే గశ్యభిఘారయతి అథ కేనాజ్యమితి సత్యేనేతి బ్రూయాత్ చక్షుర్వై సత్యం సత్యేనైవైనదభిఘారయతి ఈశ్వరో వా ఏషోంధో భవితో యశ్చక్షుషాజ్యమవేక్షతే నీవ్యావేక్షేత దాధారాత్మన్ చక్షుః అభ్యాజ్యం ఘారయతి ఆజ్యం గృహ్ణాతి ఛందాగుంసి వా ఆజ్యం ఛందాగస్యేవ ప్రీణాతి చతుర్జుహ్వాం గృహ్ణాతి చతుష్పాదః పశవః పశూనేవావరుంధే అష్టావుపభృతి అష్టాక్షరాగాయత్రీ గాయత్ర ప్రాణ ప్రాణమేవ పశుషు దాతి చతుర్ధ్రువాయా చతుష్పాద పశవ పశుష్వేవోపరిష్టాత్ ప్రతిష్టతి యజమానదేవత్యావైజుహో భ్రాతృవ్యదేవత్యోపభృత్ చతుర్జహ్వాన్ గృహ్ణన్ భూయో గృహీజాత్ అష్టాపుపభృతి గృహ్ణన్ కనీజ యజమానాదేవ భ్రాతృభుజముపస్తిం కరోతి గౌర్వే సృచ చతుర్జహ్వాం గృహ్ణాతి తస్మాచ్చతుష్పదీ అష్టాపుపభృతి తస్మాదష్టాశభా చతుర్ధ్రువాయా తస్మాచ్చతుస్తనా గామేవ తత్సగ్గస్కరోతి సాస్మై సగ్గస్కృతే శమోర్జం గృహే యజ్జుహ్వాం గృహ్ణాతి ప్రయాజేభ్యస్తత్ యదుపభృతి ప్రయాజానుజాగేభ్యస్తత్ సర్వస్మై వా ఏతద్యజ్ఞాయ దృశ్యతే యద్ధ్రువాజామాజ్యం ఆపో దేవీరగ్రేపో అగ్రేదు భజిత్యాహ రూపమేవాసామేతన్మహిమానం జాచష్టే అగ్రయమం యజ్ఞం నగతాగ్రే యజ్ఞపతిమిత్యాహ అగ్రజేవ యజ్ఞం నజంతి అగ్రే యజ్ఞపతిం ఉష్మానింద్రో వృణీత వృత్రతోర్జే జోయమింద్రమవృణేభం వృత్రతోర్జిత్యాహ వృత్రగంహః నశ్యన్నింద్ర ఆపో వవ్రే ఆపోహేంద్రం వవ్రజే సామేవాసామేతత్సామానం జాచష్టే ప్రోక్షితాస్థేత్యాహ తేనాపప్రోక్షితాః అగ్నిర్దేవేభ్యో నిరాజత కృష్ణో రూపం కృత్వా సవరనస్వతేన్ ప్రావిశత్ కృష్ణోస్యాఖరేష్ఠోగ్నజే స్వాహేత్యాహ అగ్నజ దేవైనన్యుష్టం కరోతి అయో అగ్నేరేవ మేఘమవరుంధే ఏజిరసి బర్హిషే స్వాహేత్యాహ ప్రజా వై బర్హి పృథివీవేది ప్రజా ఏ పృథివ్యాం ప్రతిష్టాపయతి బర్హిరసి శ్రుభ్యస్వాహేత్యాహ ప్రజా వై బర్హి యజమానశ్రుత యజమానమేవ ప్రజాసు ప్రతిష్టాపయతి గిరే త్వాంతరిక్షాయ త్వా పృథివ్యై త్వేషి బర్హిరాసాద్య ప్రోక్షతి ఏభ్యైనల్లోకేభ్య ప్రోక్షతి అథ తత సహస్రుజా పురస్తాత్ప్రత్యంచం గ్రంథిం ప్రత్యుక్షతి ప్రజా వై బర్హి యథాసూక్తి కాల ఆప పురస్తాద్యంతి తాదృగేవ తత్ స్వధా పితృభ్యగిత్యాహ స్వధాకారోహి పితృణాం ఊర్ధ్వపదర్హిషద్భ్యతి దక్షిణాయై శ్రోణేరోత్తరస్యై నరతి సంతత్యై ఆసా మే పితరో బర్హిషద ఆసానేవ ప్రీణాతి మాసా వా ఓషధేర్వర్ధయంతి మాసా పచంతి సమృద్ధ్యై అనతిస్కందన పర్జన్యో వర్షతి యత్రైతదేవం గృజతే ఊర్జా పృథివీం గచ్చతేత్యాహ పృథివ్యామేవోర్జం దధాతి తస్మాత్ పృథివ్యా ఊర్జా భుంజతే గ్రంథిం విస్రగంసయతి ప్రజనయత్యేవత్ ఊర్ధ్వం ప్రాంచముద్గూఢం ప్రత్యం సమాయచ్చతి తస్మాత్ ప్రాచీనగుం రేతోధీయతే ప్రజేచే ప్రజాజాయంతే విష్ణోస్తూపోసీత్యాహ యజ్ఞో వై విష్ణు యజ్ఞస్య భృత్యే పురస్తాత్ ప్రస్తరం గృహ్ణాతి ముఖ్యమేవైనం కరోతి ఇయంతం గృహ్ణాతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితం ఇయంతం గృహ్ణాతి యజ్ఞపరుషా సంవితం ఇయంతం గృహ్ణాతి ఏతావద్వై పురుషే వీర్యం వీర్య సంవితం అపరిమితం గృహ్ణాతి అపరిమితస్యావరుధ్యై తస్మిన్ పవిత్రే అభిసృజతి యజమానో వై ప్రస్తర ప్రాణాపానౌ పవిత్రే యజమాన ఏవ ప్రాణాపానో దధాతి పూర్ణా అమృత సంతాస్త్రిణామీత్యాహ యథాయజురేవేతత్ శ్వాసస్థం దేవేభ్య ఇత్యాహ దేవేభ్య ఏవైన శ్వాసస్థం కరోతి బర్హి స్తృణాతి ప్రజా వై బర్హి పృథివీవేది ప్రజా ఏవ పృథివ్యాం ప్రతిష్టాపయతి అనకృష్ణ్యస్తృణాతి ప్రజయైవైనం పశుభిరణతిష్ట్యం కరోతి ధారయన్ ప్రస్తరం పరిధీన్ పరిదధాతి యజమానో వై ప్రస్తర యజమాన ఏవ తత్స్వయం పరిధీన్ పరిదధాతి గంధర్వోసి విశ్వావసమిత్యాహ విశ్వమేవాజమిజమానే దధాతి ఇంద్రస్య బాహురసి దక్షిణయుత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి మిత్రవరుణోత్తరత పరిధత్తమిత్యాహ ప్రాణాపానౌ మిత్రవరుణౌ ప్రాణాపానాదేవాస్మిన్ దధాతి సూర్యస్తా పురస్తాత్పాత్రిత్యాహ రక్షసామవహత్యే కశ్చిదభిషస్యా ఇత్యాహ అపరిమితా దేవైనం పాతి ఈతిహోత్రంతాగమలిత్యాహ అగ్నిమేవ హోత్రేణ సమర్థయతి యువంతకుం సమిధీమహేత్యాహ సమిధ్యై అగ్నే బృహంతమధ్వర ఇత్యాహ వృద్ధ్యై విశోజంత్రేస్థ ఇత్యాహ విషాయ్యత్యై ఉదేశీరాధ్వే నిదధాది ప్రతిష్ఠిత్యై వసూనాగం రుద్రాణామాదిత్యా నాగం సదసి సీదేత్యాహ దేవతానామేవ సదనే ప్రస్తరగం సాధయతి జుహోరసి ఘృతాచీనాేత్యాహ అసౌ వై జుహో అంతరిక్షముపభృత పృథివే ధ్రువా తాసామేతదేవ ప్రియన్నామ యద్ధృతాచీతి యద్ధృతాచీత్యాహ ప్రియేణైనా సాధయతి ఏతా అసదా సుకృతస్య లోక ఇత్యాహ సత్యం వై సుకృతస్య లోక సత్యైనా సుకృతస్య లోకే సాధయతి తా విష్ణో పాహీత్యాహ యజ్ఞో వై విష్ణు యజ్ఞస్య ధృత్యై పాహి యజ్ఞం పాహి యజ్ఞపతిం పాహి మాయ్యజ్ఞనియమిత్యాహ యజ్ఞాయ యజమానాయాత్మనే తేభ్యేవాశమాశాస్తేనార్త్యై అగ్నినా వైహోత్రా దేవా అసురానభ్యభవన్ అగ్నజే సమిధ్యమానాయానుబ్రూహీత్యాహభ్రాతృజాభిభూత్యై ఏక విపుంసతి విధ్మదారుణి భవంతి ఏక విపుంసో వై పురుష పురుషస్యాప్తై పంచదశేధ్మదారుణ్యభ్యాదధాతి పంచదశ వా అర్ధమాసస్య రాత్రయః అర్ధమాసశస్సంవత్సర ఆప్యతే క్రీం పరిధీం పరిదధాతి ఊర్ధ్వే సమిధావాదధాతి అనూజాతేభ్యః సమిధమతిశినష్టి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతూనేవ ప్రీణాతి వేదేనోపవాజయతి రాజాపత్యో వై వేద రాజాపత్యః ప్రాణ యజమాన ఆహ వలీల యజమాన ఏవ ప్రాణం దధాతి త్రిరుపవాజయతి త్రయో వై ప్రాణా ప్రాణానేవాస్మిన్ దధాతి వేదేనోపజత్య శ్రువేణ ప్రజాపత్యమాఘారమాఘారయతి యజ్ఞో వై ప్రజాపతి యజ్ఞమేవ ప్రజాపతిం ముఖత ఆరభతే అథో ప్రజాపతి సర్వా దేవతాః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి అగ్నిమగ్నేత్రిస్త్రిస్ సంవృద్ధీత్యాహ ప్రియా వృద్ధియజ్ఞః అథో రక్షసామపహత్యై పరిధీం సమ్మాష్టి పునాద్యేవైనాన్ త్రిస్త్రిస్ సమ్మాష్టి ప్రియా వృద్ధియజ్ఞః అథో మేధ్యక్తాయ అథో ఏతే వై దేవాశ్వాః దేవాశ్వామేవ తత్సమ్మాష్టి స్వర్గస్య లోకస్య సమష్ట్యై ఆసీనోన్యమాఘారమాఘారయతి తిష్టన్నన్యం యథానోవారథం వాయుం స్యాత్ ఏవమేవ తదగ్ధర్జర్యజ్ఞం జునక్తి స్వర్గస్య లోకస్యాభ్యోర్భ్యై వహంజేనం గ్రామ్యాః పశవః య ఏవం వేద భువనమతి విప్రభస్సేత్యాహ యజ్ఞో వై భువనం యజ్ఞదేవ యజమానం రజజా పశుభిః ప్రథయతి అగ్నేయష్టరిదం నమయిత్యాహ అగ్నిర్వై దేవానాయ్యష్టాః య ఏవ దేవానాయ్యష్టాః తస్మా ఏవ నమస్కరోతి జుహ్వేష్యగ్నిస్వాహక్రయతి దేవయజ్యా ఉపభృదే హి దేవస్థా సమితాక్రయతి దేవయజ్యా ఇత్యాహ ఆగ్నేయీ వై జుహో సాదిత్యుపభృదే తాభ్యామే వై నే ప్రసూతా దత్తే అగ్నా విష్ణో వామవక్రమిషమిత్యాహ అగ్ని పురస్తాద్ విష్ణుర్యజ్ఞ పశ్చాద్ తాభ్యామేవ ప్రతిప్రోచ్యాప్యాక్రామతి విజిహాథాం మామాసంతాప్తమిత్యాహిగుంసాయై లోకం మే లోకకృతో కృణుతమిత్యాహ ఆశిషమేవైతామాశాస్తే విష్ణోస్థానమసీత్యాహ యజ్ఞో వై విష్ణు ఏతత్ఖలు వై దేవానామపరాజితమాయతనం యద్యజ్ఞః దేవానామేవాపరాజిత ఆయతనే తిష్టతి ఇత ఇంద్రో అకృణోద్వేగ్యాణీత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి సమారభ్యోర్ధ్వో అపరోతి విస్పృశమిత్యాహ వృద్ధే ఆఘారమాఘార్యమాణమను సమారభ్య ఏతస్మిన్ కాలే దేవాస్సువర్గం లోకమాజన్ సాక్షాదేవ యజమానస్సువర్గం లోకమేతి అథో సమృద్ధేనైవ యజ్ఞేన యజమానస్సు వర్గం లోకమేతి అహృతో యజ్ఞో యజ్ఞపతేరిత్యాహానార్త్యై ఇంద్రాభాన్ స్వాహేత్యాహ ఇంద్రియమేవ యజమానే దధాతి బృహద్భాయజ్ఞాః స్వర్గో వై లోకో బృహద్భాః స్వర్గస్య లోకస్య సమష్ట్యై యజమానదేవత్యా వై జుహోః భ్రాతృవ్యదేవత్యో బభృత ప్రాణ ఆధారః యత్సగ్స్పర్శయేత్ భ్రాతృవ్యేస్య ప్రాణం దధ్యాత్ అసగ్స్పర్శయన్నత్యాక్రామతి యజమానదేవ ప్రాణం దధాతి పాహిమాగ్నేదుష్టరితాగామా సుచరితే భజేత్యాహ అగ్నిర్వావ పవిత్రం రజగామృతం దుష్టరితం రజకర్మకం సత్యకం సుచరితం అగ్నిరేవేనం మృజినాదృతాద్దుష్టరితాత్పాతి రజకర్మే సత్యే సుచరితే భజతి తస్మాదేవమాశాస్తే ఆత్మనో గోపీధాయ శిరోవా ఏతద్యజ్ఞస్య యదాఘారః ఆత్మా ధ్రువా ఆఘారమాఘార్య ధ్రువాగం సమనక్తి ఆత్మన్నేవ యజ్ఞస్య శిరః ప్రతిదధాతి ద్విస్సమనక్తి ద్వౌ హి ప్రాణాపానౌ తదాహుః త్రిరేవ సమంజాత్ త్రిధాతు హి శిర ఇతి శిర ఇవైతద్యజ్ఞస్య అథోత్తయో వై ప్రాణాః ప్రాణానేవాస్మిన్ దధాతి మహస్య శిరోషసం జ్యోతిషా జ్యోతిరంతామిత్యాహ జ్యోతిరేవాస్మా ఉపరిష్టాద్దధాతి స్వర్గస్య లోకస్యానుక్షాత్యై ఘిష్ణిజా వా ఏతేన్యుప్యంతే యద్బ్రహ్మా యద్భూతాః యదధ్వర్యుః యదగ్నేత్ యద్యజమానః తానిజరంతరేజాత్ యజమానస్య ప్రాణాన్ సంకర్షేత్ ప్రమాయుక స్యాత్ పురోడాశమపమిస్య సంచరత్యధ్వర్యుః యజమానాయైవ తల్లోకగుంసిగుంషతి నాస్య ప్రాణాన్ సంకర్షతి న ప్రమాయుకో భవతి పురస్తాత్ ప్రత్యంగాసీనః ఇడాజాయిడామాదధాతి హస్త్యాగంభోత్రే పశవో వాయిడాః పశవః పురుషః పశుష్వేవ పశోన్ ప్రతిష్టాపయతి ఇడాయైవా ఏషా ప్రజాతిః తాం ప్రజాతిం యజమానో ను ప్రజాయతే ద్విరంగులావనక్తిపర్వణోః నిపాద్యజమాన ప్రతిష్ఠిత్యై సకృదుపస్త్రణాది ద్విరాదధాది సకృదభిధారయతి శతసంపద్యతే చర్తారి వై పశో ప్రతిష్టానాని యావానేవ పశుః తమముపహ్వయతే ముఖమివ ప్రత్యుపహ్వయేత సమ్ముఖానేవ పశోనుపహ్వయతే పశవో వా ఇడాః తస్మాత్ సాంబారభ్యాః అభ్యర్జునా చ యజమానేన స ఉపహూతః పశుమానసానీత్యాహ ఉపహ్యేనౌహ్వయతే హోతాః యదాయై దేవతానాముపహరే ఉపహూతః పశుమాన్ భవతి య ఏవం వేద యాం వై హత్యామిడామాదధాతి వాచః సా భాగధేయం యాముపహ్వయతే ప్రాణానాగుంసా వాచం చైవ ప్రాణాదిశ్చావరుంధే అథవా ఏతత్యుపహూతాయామిడాయాం పురోడాశస్యైవ బర్హిషతో మే మాగుంసా యజమానం దేవ అబ్రువన్ హరిర్నో నిర్వపేతి నాహమభాగో నిర్వక్ష్యామేత్యబ్రవీత్ నమజా భాగజాను వక్ష్యసేతి వాగబ్రవీత్ నాహమభాగా పురోనువాక్యా భవిష్యామేతి పురోనువాక్యా నాహమభాగా యాజ్యా భవిష్యామేతి యాజ్యా నమయా భాగే నవషట్కరిష్యసేతి వషట్కారః యద్యజమాన భాగం నిధాయ పురోడాశం పరిఘిషధం కరోతి తానేవ తద్భాగినః కరోతి చతుర్ధా కరోతి తదస్రోదిశః నిక్షేవ ప్రతిష్ఠతి పరిఘిషధం కరోతి యజమానో వై పురోడాశః ప్రజా బర్హిః యజమానమేవ ప్రజాసు ప్రతిష్టాపయతి తస్మాదస్థ్యాన్యా ప్రజా ప్రతిష్టంతి మాగుంసేనాన్యాః అథో ఖల్వాహుః దక్షిణా వా ఏతాహవిర్యజ్ఞస్యాంతర్వేద్యవరుధ్యంతే యత్పురోడాశం బరిషదం కరోతీతి చతుర్థా కరోతి చత్వారోహ్యేతే హవిర్యజ్ఞస్యర్పితః బ్రహ్మాహోతాధ్వర్యురగ్నీత్ తమభిషేత్ ఇదం బ్రహ్మణ ఇదగుం హోతుః ఇదమధ్వర్యోః ఇదమగ్నీధ ఇది తథైవాదసౌమ్యే ధ్వరే ఆదేశభృత్యో దక్షిణామీయంతే రాత్రయేవ తద్ అగ్నిధే ప్రథమజాతధాతి అగ్నిముఖాత్యగ్ని అగ్నిముఖామే వర్ధిం యజమానరిధ్నోతి సకలుపస్తేర్యద్విరాదధత్ ఉపస్తేర్యద్విరభిఘారయతి షట్ సంపద్యంతే షడ్వా ఋతవః ఋతోనేవ ప్రీణాతి వేదేన బ్రహ్మణే బ్రహ్మభాగం పరిహరతి రాజాపత్యో వై వేద రాజాపత్యో బ్రహ్మా సహితయజ్ఞస్య ప్రసోత్యై అథ కామమన్యేన తతోహోత్రే మధ్యం వా ఏతద్యజ్ఞస్య యద్ధోతా మధ్యత ఏవ యజ్ఞం ప్రీణాతి తథా ధర్యవే ప్రతిష్టా వా ఏషా యజ్ఞస్య యదధర్యః తస్మాద్ధర్యజ్ఞస్యైతామేవామృతమలు అన్యా దక్షిణానీయంతే యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై అగ్నిమగ్నేత్సకృత్సంవృద్ధేత్యాహ పరాంగిమహ్యేతర్హి యజ్ఞః ఇషితా దైవ్యాహోతారవిత్యాహ ఇషితగుంభికర్మ క్రియతే భద్రవాచ్యాయ ప్రేషితో మానుషస్సోక్తవాకాయ సోక్తాబ్రోహీత్యాహ ఆశిషమేవైతామాశాస్తే స్వగా దైవ్యాహోతృభ్యగిత్యాహ యజ్ఞమేవ తత్స్వగాకరోతి స్వస్తిర్మానుషేభ్యగిత్యాహ ఆశిషమేవైతామాశాస్తే సంయోర్బ్రోహీత్యాహ సంయమేవ బారహస్పత్యం భాగధేయేన సమర్థయతి అథ సృచావనుష్టుభ్యాం వాజపతేభ్యాం ద్యోహతి ప్రతిష్టా వా అనుష్టుక్ అన్నం వాజ ప్రతిష్ఠిత్యై అన్నాద్యస్యావరుధ్యై ప్రాచీంజుహో మోహతి జాతానేవ భ్రాతృవ్యాన్ ప్రణుదతే ప్రతీచీమపభృతం జనిష్యమాణానేవ ప్రతినుదతే సవిశోచ ఏవాతోచ్య సమత్నాన్ యజమానః అస్మిల్లోకే ప్రతిష్ఠతి ద్వాభ్యాం ప్రతిష్టో హి వసుభ్యస్త్వా రుద్రేభ్యస్త్వాదిత్యేభ్యస్తేత్యాహ యథా యజురేవైతత్ సృక్షప్రస్తరమనక్తి ఇమే వై లోకాః సృజః యజమానః ప్రస్తరః యజమానమేవ తేజసానక్తి త్రేధానక్తి త్రయ ఇమే లోకాః ఏభ్య ఏవైనం లోకేభ్యో నక్తి అభిపూర్వమనక్తి అభిపూర్వమేవ యజమానం తేజసానక్తి అక్తగం రిహాణానిత్యాహ తేజో వా ఆజ్యం యజమానః ప్రస్తరః యజమానమేవ తేజసానక్తి విజంతు వయ ఇత్యాహ అజ ఏవైనం కృత్వా సువర్గం లోకం గమయతి ప్రజాయో నిర్మాలిర్మృక్షమిత్యాహ ప్రజాయై గోపీఠాయ ఆప్యాజంతామాప ఓషధయ ఇత్యాహ ఆప ఏవౌషధీరాప్యాజయతి మరుతాం వృషతయస్థేత్యాహ మరుతో వై వృష్ట్యా ఈషతే వృష్టిమేవరుంధే దివం గచ్చతతో నో వృష్టిమేరయేత్యాహ వృష్టిర్వేద్యో వృష్టిమేవరుంధే యావద్వా అధ్వర్య ప్రస్తరం ప్రహరతి తావదస్యాజుర్మీయతే ఆయుష్పా అగ్నేస్యాజుర్మే పాహీత్యాహ ఆయురేవాత్మన్ ధత్తే యావద్వా అధ్వర్య ప్రస్తరం ప్రహరతి తావదస్య చక్షుర్మీయతే చక్షుష్పా అగ్నే చక్షుర్మే పాహీత్యాహ చక్షురేవాత్మన్ ధత్తే ధ్రువాదీత్యాహ ప్రతిష్ఠిత్యై యం పరిధిం పర్యధత్సా ఇత్యాహ యథా యజురేవైతత్ అగ్నేదేవ పనిభిర్భీయమాన ఇత్యాహ అగ్నయ ఏవైనం జుష్టం కరోతి సంత ఏతమనుజోషం భరామీత్యాహ జాతానేవాస్మా అనుతాన్ కరోతి నే దేశత్వదపచేతజాతా ఇత్యాహానుఖ్యాత్యై యజ్ఞస్య బాధ ఉపశమితమిత్యాహ భోమానమేవోపేతి పరిధేం ప్రహరతి యజ్ఞస్య సమిష్ట్యై సృజౌ సంప్రస్రావయతి యదేవ తత్ర క్రూరాం తత్తేన శమయతి జుహ్వాపభృతం యజమానదేవత్యా వై జుహో భ్రాతృవ్యదేవత్యోపభృత్ యజమానాదేవద్భ్రాతృవ్యముపస్తింకరోతి సర్గస్రావభాగాశ్చేత్యాహ పసవో వై రుద్ర ఆదిత్యా సర్గస్రావభాగాః తేషాం తద్భాగభేదం తానేవ తేన ప్రీణాతి ఐశ్వరేవ్యర్చా ఏతే హి విశ్వే దేవాః త్రిష్టగ్భవతి ఇంద్రియం వై త్రిష్టగ ఇంద్రియమేవ యజమానే దధాతి అగ్నేర్భామపన్నగృహస్య సదసి సాదగామేత్యాహ ఇయం వా అగ్నిరపన్నగృహః అస్యా ఏవైనే సదనే సాదయతి సుమ్రాజ సుమ్నే సుమ్నే మాధత్తమిత్యాహ ప్రజా వై పశవః సుమ్నం ప్రజామేవ పశో నాత్మన్ ధత్తే ధృర్ధుర్యోపాతమిత్యాహ జాయాపత్యోర్గోపీతాయ అగ్నే దగ్ధాయోషీతమో ఇత్యాహ యథాజురే వైదత్ పాహిమావ్యదివ పాహి ప్రసిత్యై పాహి దురష్ట్యై పాహి దురగ్మన్యై పాహి దుష్కరితాదిత్యాహ ఆశిషమేవైతామాసాస్తే అవిషన్న పితం కృణు సృషదాజో నిగస్వాహేతీభ్రష్టన్యన్వాహార్యపసరేభ్యాధాయ ఫలీకరణ హోమం జుహోతి అతిరిక్తా ఇవా యుగ్మ సంవృష్టనాని అతిరిక్తా ఫలీకరణాః అతిరిక్తమాజ్యోచ్ఛేషణం అతిరిక్త ఏవాతిరిక్తం దధాతి అథో అతిరిక్తే నైవాతిరిక్తమాప్తావరుంధే వేదద్వేభ్యో నిరాజత తాం వేదేనాన్వమిందన్ వేదేన వేదం విదు పృథివీ తాపప్రథే పృథివీ పార్థివాని గర్భం విభర్తి భువనే శ్రంత తతో యజ్ఞో జాయతే విశ్వదానిర్ది పురస్తాషో వేదేన వేదికం సంమాష్యరమిత్యై అథో యద్వేదశ్చ వేదశ్చ భవతః విసనక్వాయ ప్రజాత్యై ప్రజాపతేర్వా ఏతానిశ్మశ్రూణి యద్వేదః పరక్రియా ఉపస్థ ఆస్యతి విసనమేవ కరోతి విందతే ప్రజా వేదకం హోతాహమీయాృణేతి యజ్ఞమేవ తత్సంతనోక్తరస్మాదర్ధమాసాత్ తగం సంతతముత్తరేర్ధమాస ఆలభతే కంకాలే కాల ఆగతే యజతే బ్రహ్మవాదినో వదంతి తత్వా అధ్వర్య స్యాత్ యోజతో యజ్ఞం ప్రయుంతే తదేనం ప్రతిష్టాపయతీతి పాతాద్వా అధ్వర్యర్యజ్ఞం ప్రయుంతే దేవా గాతువిదో గాతుం విత్వా గాతుమిదేత్యాహ యత ఏవ యజ్ఞం ప్రయుంతే తదేనం ప్రతిష్టాపయతి ప్రతిష్టతి ప్రజయా పశుభిర్యజమానః యో వా అయథా దేవతం యజ్ఞముపచరతి ఆ దేవతాభ్యో దృశ్యతే ఆపీజాన్ భవతి యథా దేవతం దేవతాభ్య ఆదృశ్యతే వసీజాన్ భవతి వారుణో వై పాశః ఇమం దృశ్యామి వరుణస్య పాశమిత్యాహ వరుణ పాశాదేవైనాం వంచతి సవితృప్రసూతో యథా దేవతం దేవతనాభ్య ఆదృశ్యతే వసీయాన్ భవతి ధాతశ్చయోనౌషుభుతశ్చ లోకనిత్యాహ అగ్నిర్వై ధాత పుణ్యం కర్మ సుహృతశ్చ లోకః అగ్నిరేవైనాం ధాత పుణ్యే కర్మణి సుహృతశ్చ లోకే దధాతి శ్యోనం మే సహపత్యాకరోమీత్యాహ ఆత్మనశ్చ యజమానస్య శానాత్యై సంవాజ సమాయుషాసం ప్రజయేత్యాహ ఆశ్రమేవేతామాశాత్తే పూర్ణపాత్రే అంతతో దృష్టుభా చతుష్పద్వా ఏతచ్ఛంద ప్రతిష్ఠితం పత్నియే పూర్ణపాత్రే భవతి అస్మిన్ లోకే ప్రతిష్టానీతి అస్మిన్నేవ లోకే ప్రతిష్టతి అథో వాగ్వా అనుష్టుక్ వాంగ్మిథునం ఆపోరేత ప్రజననం ఏతస్మాద్వై మిథునాద్విద్యోతమానశ్చ నయన్ వర్షతి రేతస్కించన్ ప్రజా ప్రజనయన్ యద్వై యజ్ఞ బ్రహ్మణా యజ్యతే బ్రహ్మణా వైతస్య విమోక అద్భిశాంతి విముక్తం వా ఏతర్హి యోక్తం బ్రహ్మణా ఆదాయనత్పత్నే సహాబహువర్ణీతే శాంతే అంజనోపోర్న పాత్రమానయతి రేత ఏవాస్యాం ప్రజాం దధాతి ప్రజయా హి మనుష్య పూర్ణ ముఖం వివృష్టే అవబృథస్యైవ రూపం కృత్వా తిష్ఠతి పరివేషో వా ఏష వనస్పతీనాం యదుపవేశః ఏవం వేద విందతే పరివేష్టారం సముత్కరే యం దేవా మనుష్యేషో ఉపవేశమధారయన్ ఏ అస్మదపచేతసః తానస్మభ్యమిహాకురు ఉపవేశోపవిద్ధినః ప్రజాం వృష్టిమసోధనం విపదో నశ్చతుష్పదః ధ్రువానపగాన్ కుర్విది పురస్తాత్ ప్రత్యంచముపగూహతి తస్మాత్ పురస్తాత్ ప్రత్యంచ శూద్రా అవస్యంతి సలిమత ఉపగూహతి అప్రతివాదిన ఏవైనాన్ కురుతే ధృష్టిర్వా ఉపవేశః శుతర్తో వజ్రో బ్రహ్మణా సగంసితః యోపవేశేష సామృచ్ఛతుయం నిష్మయతి అథాస్మైనామగ్రిత్య ప్రహరతి నిరమున్నుద ఓకసః సవత్నోయః ప్రతన్యతి నిర్బాధ్యేన హవిషా ఇంద్ర ఏణం పరాశరీద్ ఇహి తిస్రః పరావతః ఇహి పంచజనాగుం అతి ఇహి తిస్రోతి రోషణాయావత్ సోర్యో అసద్దివి పరమాన్త్వా పరావతం ఇంద్రో నయతు రుద్రః యతో న పునరాజసి శ్వశ్వతేభ్యః సమాభ్య ఇతి త్రివృద్వా ఏష వజ్రో బ్రహ్మణా సగంసితః శిలైవైనం విద్ధా ఏభ్యో లోకేభ్యో నిర్ణుద్య వజ్రేణ బ్రహ్మణా శృణుతే హతోమాపవధిష్మామమిత్యాహస్పృత్యే యన్విష్యాత్తంధ్యాయేత్ శుచైవైనః ప్రయతి ఓం ఇతి తృతీయాష్టః తృతీయ ప్రశ్నః సమాప్తః